జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో కైకమ్మ వరాలు కోరటము, రామచంద్రస్వామికి అమలు చేయమని ఆమె చెప్పటము, ఆయన వచ్చి తల్లితో ఈ విషయాన్ని చెబితే ఆమె చాలా దుఃఖపడింది. ఇప్పుడు లక్ష్మణస్వామి ఇలా అంటూ ఉన్నాడు, తథాతు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరం ఉవాచ లక్ష్మణో దీనః తత్కాల సదృశం వచః. దుఃఖపడే ఆమెతో అంటూ ఉన్నాడు, నరోచతే మమాప్యేత ఏతత్ ఆర్యే యద్రాఘవో వనం త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చేత్ స్త్రియా వాక్యవశంగత. అమ్మ, నువ్వేం బాధపడకు తల్లి, అసలు రాముడు ఏం తప్పు చేశాడు? ఒక స్త్రీ మాట విని రాముడిని అడవులకు పంపిస్తాను అంటాడు. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శిత నృప కిమివన బ్రూయాత్ సోజ్యమాన సమన్మథ. అతడు మన్మధువశుడై పలుకుతూ ఉన్నాడు, కానీ రాజు అలాంటి మాటలను పట్టించుకోకూడదు. నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం. అసలు రాముడు తప్పు చేశాడు అని ఎవరంటున్నారు? రాముడికి నిర్ణయిస్తానన్నాడు కదా రాజ్యము, మరి తెల్లవారు ఎందుకు పంపించాల్సి వస్తూ ఉంది? ఏం తప్పు చేశాడు రాముడు? ఎవడన్నా చెప్పాడా రాముడు పొరపాటు చేశాడని? ఎవరన్నా అన్నాడా? ఏమి ఒక్కళ్ళు కూడా అనలేదే, ఒక అపరాధము లేదు, దోషము లేదు. ఏన నిర్వాస్యతే నిర్వ్యాస్యతే రాష్ట్రాత్ వనవాసాయ రాఘవ. ఏం తప్పు చేశాడని రాముడిని అరణ్యాలకు పంపిస్తాడు ఈ రాజు? నతం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నర. అసలు ఎవడన్నా పని ప్రత్యక్షంగా చెప్పాడా? లేదు, పరోక్షంగా ఎక్కడైనా అన్నాడా పని రాముడి తప్పు చేశాడు? ఇలాంటి రాముడేంటి రాజుగా పనికొస్తాడని ఎక్కడన్నా పరోక్షంలోనైనా ఎవడైనా అన్నాడా? స్వమిత్రోపి నిరస్తోపి యోస్య దోషముహా ముదాహరేతో. పని ఎవరు చెప్పారు? ఏ ఒక్కడైనా సరే పని మిత్రులు ఏమైనా నువ్వు తప్పు చేశావని తిరస్కరించారా రాముణ్ణి? దేవకల్పం రుజుం దాంతం రిపూణామపి వత్సలం అవే క్షమాణ కో ధర్మం చజేతు పుత్రం అకారణాత్. ఏం చూపించి ఏ కారణం చూపిస్తూ పంపిస్తాడమ్మా? దేవకల్పుడు రాముడు అని అంటే దైవంతో సమానం ఇప్పుడు రాముడు. రుజుం, ఆయన రుజు ప్రవర్తన కలిగిన వాడు, లోపల ఒకటి బయట ఒకటి ఆయనకి లేదు రామునికి. దాంతం ఇంద్రియ జయం కలిగినటువంటి వాడు. రిపూణామపి వత్సల, శత్రువుల యందు కూడా వాత్సల్యం చూపించేవాడే రాముడు. అకారణంగా ఎలా పంపిస్తాడమ్మా రాముడిని అడవులకు? తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుష పుత్రః కో హృదయే కుర్యాతు రాజవృత్తమనుస్మరన్ యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ భయాసార్థం ఆత్మస్థం కురు శాసనం. ఎవడున్న ఒక్కడిని చెప్పమనండి, ఏ ఒక్కడు కూడా లేడే. అటువంటిది రాముడిని పంపిస్తాడా? నేను ఉండగా నిష్కారణంగా నిరపరాధి అయినటువంటి రాముడిని ఎవడికి సాధ్యమవుతుంది? మయా పార్శ్వే స ధనుష తవ గుప్త శరాఘవ. ధనుస్సు ధరించి ఉంటే ఓ రాఘవ ఎవడయ్యా కస్సమర్థో అధికం కర్తుం కృతాంతస్యేవ తిష్ఠత. ఎవడు యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదే అలాంటిది? ఎవడయ్యా నిన్ను అడవికి పంపించేది? నిర్మనుష్యామిమాం కృత్స్నాం అయోధ్యాం మనుదర్షభ. రామా, నిర్మనుష్యంగా చేసేస్తా అయోధ్యని, ఏ ఒక్కడిని కూడా ఒక మనిషిని కూడా ఉండనీయనే. తీక్ష్ణై శరై తీక్ష్ణైర్యధిస్థాస్యతి. ఆ బాణముల చేత చేసేస్తా, ఏ ఒక్కడిని మనిషిని లేకుండా చేస్తా. భరతశ్చాధపక్షో వా యోవా అస్య హితమిచ్చతి. భరతుడు వస్తాడా రమ్మను, లేదా భరతుని తరపున ఎవడైనా వస్తాడా రమ్మను? సర్వాన్ ఏతాన్ వధిష్యామి. ఎంతమంది వస్తే అంతమందిని కూడా సంహరించి నీకు పట్టాభిషేకం చేస్తా. ప్రోత్సాహితోయం కైకేయ సదుష్టో యది నహిత అమిత్రభూతో నిస్సంగం వజ్జతాం బజ్జతామపి. కైకేయి దశరథుడునా, అసలు వీళ్ళ ఇక్కడ శాసకులు, వీళ్ళని అవసరమైతే చెరలో పడయిస్తా లేదా యమలోకానికి పంపిస్తా. గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. ఇలా మాట్లాడుతూ ఉన్నారని ఏమి అనుకోకండి. గర్వం కానీ ఎక్కి తిక్క పనులు చేసినట్లయితే గురువుని కూడా దండించాలి, శాసించాలి. అట్లాంటిది ఏమిటి వీడు చేసేది, కార్యమేదో అకార్యమేదో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మహాతీవ్రమైన కోపంతో పలికాడు లక్ష్మణుడిలా. ఏ తత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః. ఆ మాటలు విన్నది ఆ కౌసల్య తల్లి విని అంటూ ఉన్నదట. ఉవాచ రామం కౌసల్య రుదంతి శోకలాలస. భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శ్రుతం త్వయా. విన్నావా, నీ సోదరుడు లక్ష్మణుడు చెప్పేటటువంటి మాటలు విన్నావా? కనుక ఎందుకయ్యా రామా, నువ్వు ధర్మజ్ఞుడవు, ధర్మచరితుడవు, అన్నీ తెలిసినటువంటి వాడవు. నీవు నా సవతి పలికిన మాటలను పట్టుకొని దుఃఖపీడుతోయి నన్ను వదిలిపెట్టిపోతావా? నువ్వు ధర్మం తెలిసిన వాడు కదా, ఇలా చేయకూడదు పుత్ర. నీవు నన్ను విడిచిపెట్టి ఎల్లకు నేను ఎలా ఉండగలనయ్యా? నిన్ను విడిచి నహి శిక్ష్యామి జీవితం. నిన్ను విడిచి అసలు నేను బ్రతకగలనా? నీ బ్రతకలేని కనుక నన్ను విడిచి వెళ్ళకు అంటున్నది. అంటే రామచంద్రస్వామి మరి విన్నాడు, నిజమే కోపం సహజమే లక్ష్మణునికి, ఇది తల్లికి బాధ సహజమే, మరేం చేస్తాడు? అప్పుడు అంటూ ఉన్నాడు రాముడు, వాక్యం వాక్య విధం శ్రేష్ట శ్రేష్ట సర్వధనుష్మతాం. ఆ రాముడు అంటూ ఉన్నాడట, సర్వధనుష్మంతులలో శ్రేష్ఠుడవయ్యా లక్ష్మణ నీవు. తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం. నీకు నా యందు ఉన్నటువంటి గౌరవము స్నేహము ప్రేమ అన్నీ కూడా నాకు తెలుసయ్యా, జానామి నాకు తెలుసు, నీ పరాక్రమం కూడా తెలుసు, నీవింతటి వాడవి. మా తల్లి దుఃఖపడుతూ ఉందని చెబుతూ ఉన్నావు, బాగానే ఉంది. కానీ లక్ష్మణ, ఎవరి మీదయ్యా ధనువెత్తేది? ఇక్కడ వాల్మీకి అయితే చెప్పలేదు, కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని ప్రతిమా నాటకంలో భాసుడు, సంస్కృతంలో ఆయన రామాయణం అంతా నాటకాలుగా రాశాడు భాసుడు, ఎవరో తెలుగు చేశారు, నా చిన్నప్పుడు ఎప్పుడూ చదువుకున్నా, సందర్భానికి చాలా బాగుంటుంది అని ఆ పద్యాన్ని చెబుతాను, బాగానే ఉంటుంది అది. నిజమే లక్ష్మణ, ఇప్పుడు ఎవరి మీద నువ్వు ప్రతాపము పరాక్రమము చూపించేది? పాలిత సత్యులైన గురుపాదులపై ధనువెత్తువాడవో, ఓలి ధనము పుచ్చుకొను చున్న పవిత్ర సవితృమూర్తిపై కోలను బుత్తువో, భరతుకూరి మిసోదరు దోష బాహ్యునిన్ కూలుతువో, ఎడందరు చిగల్గునదెయ్యడా ఈత్రయంబునన్. ఎక్కడయ్యా అసలు బాణం ఎవరి మీద వేస్తావు? ఇచ్చిన మాటని కాపాడుకోవాలి, సత్యవాక్యం పరిపాలకుడిని అనిపించుకోవాలని పాలిత సత్యులు తండ్రి మాటకు కట్టుబడి ఉన్నాడే, ఆ తండ్రిని కొడతావా? ఓలి ధనంబు పుచ్చుకొనుచున్న సవిత్రు పవిత్రమూర్తి. తల్లి అడుగుతూ ఉన్నది ఇప్పుడు, ఆమెకు ఓలీగా ఇచ్చాడట మరి పూర్వం. ఆ మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు, ఓలి అంటే పిల్లలు పుడితే ఇస్తాము అని చెప్పినట్టు. అక్కడేమో వరాలని చెప్పాడు వాల్మీకి, అదేంటో కొన్ని కొన్ని అట్లా మిస్టరీలు ఉండిపోతాయి, ఏది సత్యమో ఏది అసత్యమో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప అవి మనమేమీ తేల్చగలిగినటువంటి వారము కాదు. చరిత్ర జరిగిపోయింది, కానీ చరిత్ర జరిగినది, చరిత్ర గొప్పది. మరి అట్లా తను ఓలీగా అడిగినప్పుడు అది ఇప్పుడు నాకు ఏమని అడుగుతూ ఉందే, తల్లే కదా మనకి తల్లి, అందరికీ తల్లి మనందరికీ, మనలో తేడా ఏముందయ్యా, భరతుడి తల్లి అయితే మన తల్లి అయితే, మరి తల్లి మీద నువ్వు బాణం వేసేది? భరతకూరి మిశోదరు దోషబాహ్యుడు. పాపం అసలు ఇక్కడ లేను కూడా లేడా భరతుడు. ఆ భరతుడు అంటే అసలు ఈ గాలి ఉండేది కాదు. భరతుడే రామునికి పట్టాభిషేకం చేసేవాడు, అందరినీ కూడా ఊరుకునేవాడు కాదు, ఎవ్వరినీ కూడా రానిచ్చేవాడు కాదు. అట్లాంటిది ఆ భరతుడు దోషబాక్యుడు, ఏమీ ఎరగడు పాపం. ఎక్కడో ఉన్నాడు భరతుడి మీద, ఎక్కడయ్యా మనం, పరాక్రమం ఎక్కడ చూపిస్తావు తమ్ముడు. మా తల్లిని అమ్మని ఆ దుఃఖాన్ని చూసి ఇలా అంటూ ఉన్నావు, సరే బాగానే ఉన్నది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తమ్ముడు, ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠిత ధర్మ సంశ్రితం ఏతశ్చ పితుర్వచనముత్తమం. ధర్మమయ్యా చాలా గొప్పది ఈ లోకంలో. పరమమైనటువంటిది ధర్మము, అన్నింటినీ మించింది ధర్మం. న్యాయము కానీ ఆ ఇతరమైనవన్నీ కూడా మారుతూ ఉంటాయి, కానీ ధర్మం ఈనాటికి మారదే. ధర్మమే సత్యము కూడా ధర్మంలోనే ఉన్నది. కేవలం సత్యము ధర్మం సహాయం తీసుకోలేకపోతే సత్యం అనిపించుకోదు. నువ్వేది చూసింది అదే సత్యము కాదు అని కూడా భారతంలో చెబుతారు. ఏది అత్యంత భూతహితం తదేవ సత్యం అంటాడు ఆయన. ఏది ప్రాణులకు మేలు కలిగిస్తుందో అది సత్యము. కేవలము చూసింది చూసినట్టు, జరిగింది జరిగినట్టు నేను చెబుతాను అని అంటే అది కాదు. అది కూడా మరలా ఎలా ఉండాలంటే మేలు కలిగించేదిగా ఉండాలి, లేకపోతే దిగమింగుకో. నీకు తెలిసిందైనా మరి తప్పదు, చాలా అలా మింగుకోవలసి వస్తూ ఉంటాయి. కనుక సత్యము కూడా ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. మరి ఏమిటయ్యా ధర్మం అంటే? పితృవచనం, తండ్రి మాట ధర్మం. కొడుకుకి ఏమిటి ధర్మము? తండ్రి మాటని పాటించటం కొడుకు ధర్మం, పిల్లలను పెంచటం తండ్రి ధర్మం, భర్త మాట పాటించటం భార్య ధర్మం, భార్యకి సముచిత స్థానం ఇవ్వటం భర్త ధర్మం, అతిథి పూజలు గృహస్థుల ధర్మం, నిష్కపటంగా శిష్యులకు పాఠాలు చెప్పటం గురువు ధర్మం, సేవ చేస్తూ నేర్చుకోవటం శిష్యుడి ధర్మం. ఇవి ధర్మాలంటే అవన్నీ కూడా ధర్మములయ్యా. ధర్మం గొప్పది, ధర్మం అసలు మారదండి, ఎప్పుడూ మారదు. అగ్ని జ్వలిస్తూ ఉంటుంది, అగ్ని ధర్మం. అది చల్లబడుతుందా అగ్ని? నీళ్లు పోస్తే చల్లబడటం కాదు, అది నీళ్ల చల్లదనం, నీళ్లు చల్లగా ఉంటాయి. అలాగే గాలి వీస్తూ ఉంటుంది. ఇవి వీటి ధర్మాలు, ఇవన్నీ వస్తు గుణములు. అటువంటివి అవి ఏనాడు మారవు. అలాగే ధర్మం గొప్పది, అన్ని ధర్మాన్ని ఆశ్రయించాలి. సంశ్రుత్య చ పితృవాక్యం, తండ్రి మాట వినాలయ్యా. మాతృవా, తల్లి మాట వినాలి. బ్రాహ్మణస్యవా, మన మేలు కోరే పురోహితులు, బ్రాహ్మణులు పురోహితులు, అలాంటి వారు చెప్పిన మాటలు వినాలి. నా కర్తవ్యం వృధా వీరధర్మం ఆశ్రిత్య తిష్టత. అయితే వీరధర్మం కాదా అని అంటావా లక్ష్మణ, వీరుడు ధర్మం? కానీ కేవలము వీరధర్మము అన్ని చోట్ల పనిచేయదయ్యా. కనుక సోహం నశిక్ష్యామి పితుర్నియోగం అతివర్తితం, తండ్రి మాటను కాదని దాటి వెళ్ళటము నా వల్ల కాదు సుమా. పితృ వచనాద్వీర కైకేయ అహం ప్రచోదిత. కైకేయి తనంతటా తాను చెప్పటల్లా, తండ్రి గారు చెప్పారని చెబుతున్నది. కోరితే కోరి ఉండవచ్చు, ఆమె సాక్షాత్తుగా నన్నేమీ శాసించడం లేదు. తండ్రి గారు చెబుతూ ఉన్నారయ్యా, మీ తండ్రిని నేను అడిగాను, నాకు ఇచ్చాడని చెబుతూ ఉన్నది ఆమె. అంతేకాని ఆమెలో ఏ విధమైనటువంటి దోషము లేదు. కనుక అన్ని చోట్ల వీరధర్మం ఒక్కటే పనిచేయదు లక్ష్మణ అని అంటే, లక్ష్మణుడు ఇంకేం చేస్తాడు పాపం. ఇక తర్వాత తల్లిని చూసి అంటూ ఉన్నాడు, భూయ కౌసల్యాం ప్రాంజలి శిరసానత. ఆ తల్లికి శిరస్సు వంచి నమస్కరించి అడుగుతూ ఉన్నాడు, అమ్మా అనుమన్యస్య మాం దేవి గమిష్యంతమితో వనం. నాకు అనుజ్ఞ ఈ తల్లి, వెళ్ళిపోతాను నేను అడవులకు, తండ్రి మాట పాటించక తప్పదు, వెళ్ళిపోతాను. తీర్ణ ప్రతిజ్ఞ చ వనాతు పునరేష్యామి అహం పురీం. నా ప్రతిజ్ఞను పూర్తి చేసుకొని 14 సంవత్సరముల తర్వాత వస్తా నేను. కురు స్వస్త్యయనానిమే, స్వస్తి అయనము అంటే దారులు శుభంగా ఉండాలి అని చెప్పి నాకు మేలు కలిగేటట్లుగా దీవెనలిచ్చి పంపించు తల్లి. అంటే, రామా నీ కూడా వస్తాగా, మరి నన్ను కూడా తీసుకుపో, మరి కొడుకు ధర్మం అన్నావుగా. నిజమేనమ్మా, కొడుకు ధర్మమే కానీ భార్యకి భర్తృధర్మం, భర్తని అనుసరించి ఉండాలి. భర్త ఉండగా కొడుకులు వెంట పడిపోకూడదు. భర్త ఉన్నంతవరకు భర్తతోనే ఉండాలి భార్య. అది నీది మొదటి కర్తవ్యం. అది పితృర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. తండ్రి చెప్పినటువంటిది ఆ ధర్మంలో ఉండు. అది ధర్మం, సనాతనమైనటువంటి ధర్మం సుమా. అమ్మా నీవిలా బాధపడకు, కానీ నాకు మేలు కలిగేటట్లుగా దీవెనలు ఇచ్చి పంపించమ్మా అన్నాడు. అంటే పాపం మరి తల్లి మాత్రం ఏం చేస్తుంది, కా ఏమీ చేయలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. కుదరక బాధపడుతూ ఉన్నదామె. రామా, నీకు వశిష్ఠుడు పురోహితుడు చేతికి కంకణం కట్టాడు. ఆ కంకణము రేఖారథాంగ సరసీదుహ శంఖ చిహ్నే క్షేమంకరే తవకరే జగతాంత్రయాణం కాంతారకంద ఖననం దచయేతి నూనం ఆముక్తవాన్ ప్రతిసరం భగవాన్ వశిష్ఠ. భగవాన్ వశిష్ఠ, వశిష్ఠ భగవానుడు నీ చేతికి ప్రతిసరం తోరణం కట్టాడయ్యా. ఎటువంటి రేఖలు కలిగినటువంటిది నీ చెయ్యి? ఆ చక్రముల వంటి, పద్మముల వంటి, శంఖముల వంటి అనేకములైనటువంటి గుర్తులు ఉన్నాయి నీ చేతిలో. ఏకచక్రి మహాభోగి అంటూ చెప్తూ ఉండేవాళ్ళు పూర్వం. ఒక్క చక్రం ఉంటే చాలు, ఇట్లా గుండ్రంగా ఇలా తిరిగి ఉంటాయి చేతులు, అతడు మహాభోగి అవుతాడు అంటారు. అలాంటిది అనేక చక్రములు, శంఖములు, ఇలాంటి గుర్తులతో కూడినటువంటి నీ చేతులు కట్టడే. లోకము మూడు లోకములను కూడా పాలించటానికి తగినటువంటి నీ చేతులు కట్టాడు. ఇప్పుడు ఏమైంది ఆ చేతులు? కాంతారకంద ఖననం రచయా. ఇవాళ పరిపాలించటానికి కాదు, అడవులకు పోయి కంద దుంపలు అవి తవ్వటానికి అని కట్టాడా? అట్ని తవ్వటానికి కట్టాడా? ఏమిటయ్యా ఇది అని చెప్పి ఆ తల్లి బాధపడింది. ఈ శ్లోకాన్ని భోజుడు చెబుతాడండి. భోజ చెంపు అంటారు. చెంపు రామాయణం రాశాడు భోజుడు. అంటే గద్యము పద్యము రెండు కలిసి ఉంటాయి. కేవలం వాల్మీకిలో అసలు గద్యం కనపడదు, ఒక చివరిలో తప్ప, సర్గాంతలో తప్ప, అన్ని శ్లోకాలే. అలా దుఃఖపడుతూ ఉన్నది ఆ తల్లి. అడుతూ అంటూ ఉన్నదట ఏమని, మేలు కలగాలి మరి ఇక రామునికి, తప్పదు కదా. అలా అనేక విధములైనటువంటివి శుభాలు, మేళ్ళు కలగాలి అని అంటూ ఆ తల్లి చెప్తూ ఉన్నది. నీకు రక్షణ కలగాలి. కౌసల్య పుత్రశోకాత్ భద్రం తే చకార మాత రామస్య మంగళాని మనస్విని. మంగళములు ఇక నిన్ను ఆపటానికి నాకు వీల్లేదు కదా, కనుక నీ ధర్మము, నీ ధైర్యము నిన్ను రక్షించుగాక. నీ యొక్క ఏభ్యః ప్రణమసే పుత్ర చైత్యేషు ఆయతనేషు చ తే చత్వామభిరక్షంతు వనేస మహర్షివిః. అడవులలో మహర్షులు నిన్ను రక్షించాలి. అడవుల్లో తిరిగేటప్పుడు చెట్ల దగ్గర అనేక విధములైనటువంటి పర్ణకుటీరములలో వారి రక్షణ నీకు కలుగుగాక. విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఆ అస్త్రములు నిన్ను రక్షించుగాక. అలాగే నీ తల్లికి తండ్రికి చేసిన శుశ్రూష, సత్యవచనము నీకు రక్షణ కలిగించుగాక. నీ అడవిలో ఉండగా జరిగే పొరపాట్లను సైరిస్తూ ఆశ్రమాల్లో ఉండే సమిధలు, దర్భలు, పవిత్రములు, అగ్నివేదికలు, దేవమందిరాలు, దేవతా పూజాస్థానాలు, కొండలు, చెట్లు, మడుగులు, పక్షులు, పాములు, సింహాలు నీకు రక్షణ కలిగించుగాక. సిద్ధులు, సాధ్యులు, విశ్వేదేవతలు, వాయువులు, మహర్షులు, బ్రహ్మదేవుడు, విరాట్ పురుషుడు, పూషుడు, భగుడు, యముడు, లోకపాలురు, ఋతువులు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు, రాత్రులు, పగళ్ళు, ముహూర్తములు, ధ్యానము, యోగము, శృతులు, స్మృతులు, కుమారస్వామి, చంద్రుడు, బృహస్పతి, సప్తర్షులు, నారదుడు, 8 దిక్పులు, దిక్పాలకులు అందరూ నిన్ను రక్షించుగాక. కుల పర్వతాలు, సముద్రాలు, కుబేరుడు, వరుణుడు, స్వర్గము, అంతరిక్షము, భూమి, నదులు, నక్షత్రాలు, గ్రహాలు, వాటి అధిదేవతలు, రాత్రి పగళ్ళు, ఉభయ సంధ్యలు ఎల్లప్పుడూ నిన్ను రక్షించుగాక. దితిపుత్రులైన అసురులు, అదితిపుత్రులైన దేవతలు అందరూ కూడా, పిశాచులు, రాక్షసులు, మృగాలు నీకు రక్షణ కలిగించుగాక. కోతులు, తేళ్లు, ఈగలు, దోమలు, పాములు, పురుగులు, క్రిమి కీటకాలు నీకు బాధ కలిగించకుండా ఉండుగాక. నువ్వు వెళుతూ ఉన్న మార్గంలో వృక్షములన్నీ నీ ఫలమూలములతో సమృద్ధిగా ఉండుగాక. అందరూ నిన్ను కాపాడుగాక రామా. అలాగే యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశేషమభవత్తే భవతు మంగళం. ఆ వృత్రాసురుని మీద యుద్ధానికి పోయేటటువంటి ఇంద్రునికి అదితి ఏ మంగళములు ఇచ్చిందో అవి నీకు కలుగుగాక. యన్మంగళం సుపర్ణస్య వినత కల్పయత్పురా తత్తే భవతు మంగళం. ఆ వినత, ఆ గరుడు అమృత ఆహరణానికై వెళ్ళేటప్పుడు ఏ మంగళాలని ఇచ్చిందో ఆ మంగళాలు నీకు కలుగుగాక. త్రీన్విక్రమాన్ ప్రక్రమతో విష్ణు రమిత తేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. ఆ త్రివిక్రమునికి కలిగినటువంటి మంగళములు నీకు కలుగుగాక. అదితి చేసినటువంటి మంగళములు నీకు కలుగుగాక. మంగళాని మహాబాహో దిశంతు శుభమంగళాహ. ఇలా నీకు మంగళములు కలగాలి అని చెప్పి అనేక ఓషధుల చేత కట్టబడినటువంటి ఒక రక్ష, విశల్య కరణీం శుభాం చకార రక్షాం కౌసల్య మంత్రైరభిజజాపచ. ఆ మంత్రముల చేత జపించినటువంటి ఆ విశల్యకరణి మొదలైనటువంటి వాటితో, ఓషధులతో ఉన్నటువంటి రక్ష కట్టి రామా 14 పూర్తయిపోయి నువ్వు తిరిగి వచ్చే రోజు ఈ రోజు కాకూడదా అని చెప్పి పడిపోయిందట కింద. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.